घण्टानादं करों जातु देवताह्वानरक्षणम् घण्टां सन्तार्ज्यः करोः प्रक्षाल्या अपौपस्पृश्या केशवाय स्वाहा नाराधनाय स्वाहा माधवाय स्वाहा अरे श्रीकृष्णा अपौपस्पृश्या ॐ भस्मस्नानं सुनित्यं शुचिकरमरिषं व्याधिनाशं सुमोक्षम् गङ्गातीर्थेन तुल्यं सकलविटकरं क्रोधनाशं दृढाङ्गम् एक्षः पैशाचरक्षः प्रमथमथकरं दुष्टिमुष्टिं समस्तं पश्यल्लोके नराणां सकलजनसुखं पार्वतीश प्रसादम् इमि मे त्वापयस्वतीं देवानां धेनुकुं सुतगमनपुस्फुरन्तीं इन्द्रस्तोमं विवतु क्षेमोऽस्तु ना शुक्लां पवित्रं धृत्वा आरम्भ शुभमुहूर्तोऽस्तु जनगृह्णन्तु भूः प्राणानाजन्य ॐ ॐ ॐ मम पाक्त समस्त दुर्दक्षेद्वारा श्रीपरमेश्वराज्ञा परमेश्वर प्रीत्यर्थं तते बलग्नं सुदिनं तदेव तारापलं चन्द्रबलं देवा विद्याबलं देवबलं देवा श्रीहरिपते ते वाणीपते ते लक्ष्मीपते सङ्ग्रहीकं स्मरामि दघरिष्यमाणस्तु कर्मणा हरिविज्ञेन वृद्धमाद्यत्तमादौ महागणपति पूजां करिष्यादौ विघ्नेश्वर पूजां करिष्य अक्षतां तृतोमनि तस्य अपौपस्पृश्या ॐ सकलीकृत्य आपो वा इतकं सर्वं विश्वा भूतान्यापः प्राणापापो नमापो रमापः सम्राडापो विराडापः सुराडापः सन्दागस्यापो ज्योतिगस्यापो योगिष्यापः सत्यमापः सर्व आपो भूर्भवस्वराभोक्षिप्तपुण्डमेन स्वात्मानं पूजा द्रव्याणि च महागणपति प्रोक्ष्याहस्रा नमः ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం మహోదరం పాశాంగుడరం దేవం ధ్యాయేత్తివినాదకంపుస్తకాకృదండకమండల శ్రీరపత్యమానకరభూషణబిందువర్ణం సమేరమానజుదర్భుజరోభమానం తాం సంస్కరేతు జగనాధిపతిన్యః గ్లాం గ్లూంగణపతయ మూర్తయే నమో నమః అస్మిన్ బింబే సుముఖం మహాగణపతిం ధ్యాయామి ఆవాహయామి ఆవాహనాది మహాగణపతయే నమః ఆసనం సమర్పయామి మహాగణపతయే నమః పాద్యం సమర్పయామి మహాగణపతయే సాదనం సమర్పయ మహాగణపతయే సాద్యం సమర్పయామి దూర్వాంగులపుష్పై ఓం గాం సుముఖాయ నమః ఓం గాం ఏకదంతాయ నమః ఓం గాం కపిలాయ నమః ఓం గాం గజకర్ణకాయ నమః ఓం గాం లంబోదరాయ నమః ఓం గాం వికటాయ నమః ఓం గాం విఘ్నరాజాయ నమః ఓం గాం వినాశకాయ నమః ఓం గాం ధూమకేతవే నమః ఓం గాం గణాధ్యక్షాయ నమః ఓం గాం బాలచంద్రాయ నమః ఓం గాం గజాననాయ నమః ఓం గాం కరుందాయ నమః ఓం గాం రూపకర్ణాయ నమః ఓం గాం వేరంబాయ నమః ఓం గాం స్కందపూర్వజాయ నమః అవీట విద్య వల్లభాంబాధమేదాయ గ్లాం పరిమళపత్రపుష్పాణి సమర్పయామి విశేషతః ధూపమాగ్రాపయామి సాజ్యం ద్రవక్తి సంయుక్తం వర్ణిన జ్యోజిదం గ్రహాణామంగళం దీపం త్రైలోక్యతిమిరావాణప్రదోయం దీపః ఊర్ధ్వవస్తువః పూగీఫలసమాయుక్తం నాగవల్లితలేరుదం కర్పూరచూర్ణం యుక్తం తాంబూలం ప్రదీక్షితాం అమృతో అమృతోధ్వమృతవృడ అమృతద్రోణి అమృతం ప్రాణే ప్రాణే స్వా అమృతం భవతు అమృతోపకారం దివ్యజామి అనంతరం ఆదరణీయం సమర్పయామి గంగణపదే నమః ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం మహోదరం పాశాంగుళదరం దేవం ధ్యాయే సిద్ధివినాయకం గ్లాం గ్లూం గంగణపదే నమో నమః కర్పూరనీరాధన జ్యోతి నీరాధనానంతరాదరణీయం సమర్పయామి అక్షాంధారయామి ओम जोपाम पुष्पम वेदा पुष्पवान रजावान ब्रह्मान भवति चंद्रमा पापाम पुष्पम पुष्पवान रजावान ब्रह्मान भवति तेन वेदा जोपाम आयतनम वेदा आयतनवान भवति महागणपते नमो नमः वेदोक्त मधुर पुष्पांजलिं समर्पयामि మూలమంత్రమిదాచ్చర జప్త్వా ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం మహాగణపతి సమర్పూర్ణమంత్రదాచ్చర జప్త్వా ప్రార్థ్య महागणपति प्रार्थ्य वक्रतुंड महाकाज सूर्यकोटि सम प्रभा विघ्नम गुरु मे देवा सर्वकारेणु सर्वदा सर्वदेवाग्रेष्ठ विघ्नेरगणनाजग वामपाशेद्गर्म तद्गर्म सफलम गुरु गौरीपुत्रगणाध्यक्ष सर्वविघ्न निवारक अस्मिन् कर्मणि सर्वस्मिन् निर्विघ्नं कुरु सिद्धये सुमुखस्यैकदन्तस्य कपिलो गजकर्णकः लम्बोदरस्य विकटो विद्यराजो विनायकः धूमकेतुर्गणाध्यक्षो बालचन्द्रो गजाननः अशोकदन्तस्थूपकर्णो हेरम्बस्कन्दपूर्वजः చోడవీతాన్ నామాని ఎప్పుడే సమయాలపి విద్యారంభే వాయుర ప్రవేణే నిర్గమే సహ సంగ్రామే సర్వకార్యేణ విఘ్నస్తాయతే ఏం సంప్రార్థ విఘ్నేయం గర్మ సంకల్పజేత్ గురుః సూర్యాబ్జానలలోచనం మణిలతుకోటీరాస్తం మహాగేంద్రాణసుందరం కరయుగాంబోజేంగుడం బాటకం దంతం మంజులలడ్డుకం చదతం హస్తద్వదే మేకలా మాలాలంకృత మధ్యమం భుజమిలత్ యజ్ఞోపవీతం భజే ఐందరతనై అనే మహత్తినై ఇందిన్ ఇళంకునై పోలం జైత్తునై తంది మహందనై ఞాన కుళందినై కుందియల్ వైతడి போற்றுகின்றேனே విడియతం ஒரு భూమై పొలమిగు కారీయது வடிகொடு தானதடி வழிபடும் அவரிர கடிகன பாதீவர அருளின மீது கொடை வடிவினர் பாஜல் வழி வல்லமுரஜீரஜே மகாகணபதேர்மானே கோடி பிரார்த்தனை பிரதக்ஷ நமஸ்கார உட்பாஞ்சலின் சமர்ப்பயாமி புனா அச்சுதான கிரீத்வா சுக்லாம் பிரதரம் இது பிரார்த்தியா சுக்லாம் பிரதரம் மட்டும் நடிவரம் துர்பஜம் பிரதன்னவரம் ஜாயத் సర్వజ్ఞోపడాంతదే భూ ప్రాణానాజమ్య అమృతం బ్రహ్మపూర్వో సూర్యమో భాక్త సమస్తా దుర్గాయక్షే ద్వారా శ్రీ పరమేశ్వరాజ్ఞ పరమేశ్వర ప్రీత్యర్థం శివాబ్జాన్ నమః శివ శివారంభోరాజ్ఞ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః దీవరార్థే శ్రీధవరాహల్పేవ సుమంత్రి అట్టాభిగుండే వాజే జంబూ దీపే భారతవరుడే వ్రతకండే మేరో దక్షిణే పాత్ర దండకారణ జగాప్తిస్వరతమానే వ్యవహారికే ప్రభువాదిత్యంబత్రాణాం మధ్య ఇదాని మంగళకరదత్తస్య నదనావదంబత్తరే ఉత్తరాదనే విశేషదా మకరమాసే హేమంతరతో మకరమాసే విశేష కృతపక్షే మంగళకర సత్యాం సుదీవాదరావాదరుత్ మంగళకర విశేషదా భృగువాదరంభిక్తాజాం విశేషదా హాస్య హస్తానక్షత్ర సంభిక్తాజాం సువనక్షత్ర ధ్వజో గృహకరణ సువలగ్న శుభమూర్త ఏమంగళ అద్భుతంగా విశేష నిర్దత్తాజాం అస్యాం ఉత్తమాయాం అస్యాం సుభద్దో అస్యాం విశేషదా అస్య దేవదేవస్య మహాదేవస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాదికృత్య దృష్టి జమ్మార దిరోభావానుగ్రహకారకృత్య పంచకృత్య పరాజనస్య అకార ఉకారమకార ఓంకార ప్రణవాకార స్వరూపస్య ఏకదంతస్య సుర్గర్మణస్య ఏకవిచ్ఛ నాలుగే ప్రియస నూడిగా రూఢస్య విజ్ఞాత విచ్ఛేద సాధు జాతి నాటకస్య కర్పకాంత క్షేత్ర నివాదబోధస్య మహాగణపతే హేత్ప్రసాద ఆర్తికర కార్తికే పరబ్రహ్మణ్య భూ సహస్రాండే దూరవృత్తి మగ భానుగోపాది అనేకతో ఉన్మూలనస్య శ్రీమతి గజవల్లిణోల్లింబికా శ్రీణముఖ బ్రహ్మణ్య స్వామి ప్రసాదాదే ఆలాస క్షేత్ర నివారణభూతస్య మంత్రపద వర్ణ భువనత్వ కళాత్మకర్ణమందర్శనమాన ఘ్రాణ మండల సుందర మందిరాభసుందర మాణిక్య దీపాకార స్వరూప స్థితి మత మదన హత మకణి కులవర పద విభవకరణ అర్ణమంత్ర ఇంద్ర ఆంత సంకల్పస్య భూత భవిష్యత్తు నానాత్మక సంస్థ ప్రణవారుడ దేవిదస్య శ్రీమద్ ఆలాస క్షేత్ర నివారణభూతస్య వినాకంబిగా ఇంద్రేంద్ర స్వామి అనుగ్రహ కృపాకటాక్షిర్థం గోవర్ధనాంబిగా శ్రీగిరీశ పరమేశ్వర అనుగ్రహ కృపాకటాక్షిర్థం అస్మిన్ క్షేత్ర నివారణభూతస్య కప్పగాంబిగా కపాలీశ్వర స్వామి కృపాకటాక్షిర్థం జ్ఞాన ప్రసన్నాంబికాన శ్రీకాళహస్తీశ్వర స్వామి రక్షిదత్తంశ్వరమూర్తి అనుగ్రహ కృపాకటాక్షిర్థం అనాథంబి అభిదగుతాంబిగా అనాథలేశ్వర స్వామి అనుగ్రహ కృపాకటాక్షిర్థం ధర్మాంబికా మహాలింగేశ్వర స్వామి అనుగ్రహ కృపాకటాక్షిర్థం విశేషత అస్యాది నవగ్రహదేవతా నీలవర్ణ శ్యామ మేఘల అది ఉన్నత శ్యామబల శ్రీమద్ మహాలక్ష్మంబికా సమేత శ్రీ మహావిష్ణో అనుగ్రహ కృపాకటాక్షిర్థం విశేషత ఆదిత్యాది నవగ్రహదేవతాన శుక్రగ్రహదేవత అనుగ్రహ కృపాకటాక్షిర్థం విశేషత స్నపణావన పూజాకే భూయ కతృణ జన్మ ప్రవృతి గోత్రోద్భవస్య अनुराध त्रिज्ञान संबंधम नामदेस्य उत्तरभद्रभागा नक्षत्रे आरोग्योयासीन नामजा मघा नक्षत्रे आसी तंबी बालसुंदरम नामदेस्य अश्विन नक्षत्रे आसी आशीष घोष नामदेस्य अश्विन नक्षत्रे आशीष घोष नामदेस्य ओम नूरा नक्षत्रे आयुष जैन नामजा अश्विन नक्षत्रे अश्विदा हरिलाल नामजा विशाखा नक्षत्रे अशोक पी नामजा उत्तरभद्र नक्षत्रे आवणी सुजी सुगदिया नामजा नेटान कते दुपिंदर सागो नाम जा नेटान कते गीता देन नाम देश रेवे देन कते गीता गेमा भोगराम नाम जा अनुराधा कते गीता अंजलि गुप्ता कुंद्रा नाम जा स्थान कते गीतेश कौबक नाम जा आश्रेटान कते ज्ञान चंद्र सिंह नाम देश या पुराण कते हिदर सैंडरसन नाम जा पुरोधन कते हीरो बचानी नाम जा उत्तर द्रव उत्तराण कते जयमिनी अमिन नाम जा पुराण कते जाह्नवी लक्ष्मी नारायण नाम जा उत्तराण कते जास्मिन अलक नाम जा प्रसन्न कते जयसी बाजू नाम जा पुराण कते जोना डिया पचलाऊ नाम जा पछाव पालो नाम जा देवेंद्र कत्रे जादन महेश कैपलोविच नाम जे यहाँ आदरण कत्रे के सुकुमार नाम दे सुब्रोड़ा कत्रे कमलजीत सिंह कौर नाम जा उद्र उद्रवाद कत्रे कमलजीत सिंह नाम दे सुद्र उद्रवाद कत्रे कॉक्सन सेम नाम जा उद्र उद्रवाद कत्रे क्वाक इन लाइन नाम जा स्थान कत्रे लता श्रीराम नाम जा उत्तर बलन कत्रे लारा वंश नाम जा जनवर कत्रे लोगी श्री मारी मुद्र नाम जा मुराण कत्रे महेश श्री मारी अपन नाम जा मोहित दक्षिणा दस नाम जाहा कत्रे नाम जाहा श्री महान कत्रे मुदित भट्ट नाम जाहा पुरोबल कत्रे नद्यान को नाम जा अनुराधा कत्रे नरसिंह जयचंद नाम जाहा कत्रे नवीन चंदु नाम जाहा वरण कत्रे इलावदी वृत्तन नाम जाहा कत्रे अगिन पूर्वाशी नाम जाहा कत्रे निराली पटिदर नाम जाहा श्रवण कत्रे निर्मल गांधिया नाम जाहा धंटा कत्रे निवेदा मोहन नाम जाहा मकान कत्रे ओके जुचो नाम जाहा कत्रे पंकज कौर जी नाम जाहा आश्रय नायक कत्रे बहुत डालिंग बना नाम जाहा उत्तर कत्रे प्रशांत जमीन नाम जाहा पूर्व दरबार कत्रे प्रीता प्रीति बालाजी नाम जाहा मुलाना कत्रे पुरुषोत्तम श्रीवत्सा नाम जाहा उत्तराण कत्रे राजेश कुमार शिकारिया नाम जा अफसान कत्रे राजेश पंचाल नाम जा राजेश पंचाल नाम जाहान कत्रे राम ज्योति दबी भाल यादव इधाय नाम जा विशाखान कत्रे राम कुमार नाम जाहन कत्रे रानी वृद्धे नाम जा कत्र कत्रे रघुदेव कासिदास नाम जा पड़ोसन कत्रे रविशंकर पोलिशेट्टी नाम जाकान कत्रे रिदास सिंह नाम जाहा बारण कत्रे बाबू ग्रेजल नाम जा मकान कत्रे राबू जोसफ बनहार नाम जा हरदुरान कत्रे रोहन अरिद नाम जा नाम देश सुब्रहण कत्रे रविंद्र कौर नाम देश श्रवण कत्रे सजी अलेक्सेंडर आनंद नाम देश रविराण कत्रे साई गीता श्रीवत्सव नाम जाहाँ कत्रे समीर नरूरा नाम देश श्रवण कत्रे सज्जित कौर नाम जाहाँ कत्रे सभ्या मोटानो नाम देश पुराण कत्रे सागी ढियार नाम देश श्रवण कत्रे सिद्धार्थ तपलियाल नाम देश आदरण कत्रे सिद्धार्थ चौहान नाम जा नाम देश मकान कत्रे समझौता स्वाम नाम देश दौरान कत्रे सौमन समंथा नाम देश नाम जाहा भरण कत्रे सुरिताल मोरई नाम जाहा स्वाधीन कत्रे सखमत सिंह नाम जाहा पुराण कत्रे सुखविंदर रंधावा नाम देश्या कृतिकान कत्रे सुजन हर ग्रोवर नाम जाहा अनुराधन कत्रे सुजाना गुणवाल नाम जाहा विजरान कत्रे तामस मुस्तफर नाम जाहा विशाखान कत्रे तुलसीवाणी नाम जाहा उद्रभद्रवान कत्रे उमा सुधरी पिल्लई नाम जाहा पुरोधन कत्रे वड़वलय शिवलिंगम नाम जाहा उद्रभद्रवान कत्रे वेंकटेश्वर रामसुजी नाम जाहा रोहिण कत्रे वेंकटेश्वर जलगेंद्र नाम जाहा रोहिण कत्रे रोशन सिंह नाम देश्या स्वाधीन कत्रे इमरान सिंह नाम देश्या पड़ोसन कत्रे हिम्मत सिंह रंधाऊ नाम देश जठान कत्रे विद्यापत नाम जहाँ कत्रे आमरी कैन नाम जामान महादेवता शुक्र गृह स्वामीना उभयकतॄण विशेषदाह महालक्ष्मी कुबेर महालक्ष्मी देवता उभयकतॄण उसका नक्षत्र समझा पांडे नाम जा अवर नक्षत्र हाई चाइन चो नाम जा उसका नक्षत्र रिजा अगर्जना अगर्जनिया नाम जा अस्त्र नक्षत्र मरिया मेडोरस नाम जा धनुटा नक्षत्र रमेश सिंह नाम जा सनुराध नक्षत्र कृष्णा सिकमत नाम जा आद्रा नक्षत्र जैन सांग नाम जा स्वर्ण नक्षत्र दंद्रा पाणी प्रकाश दंडपाणी प्रकाश नाम जा पूर्वाढ़ नक्षत्र हिराम जय स्वामी अतुलान नक्षत्र गोविंद झा नाम जा रोहिण नक्षत्र अनुराधा सुरवल्ला नाम जा भगवान नक्षत्र आवजो सुबना नाम जा भूषण नक्षत्र ममता गभरा नाम जा अनुराधा नक्षत्र अंजलिका सुंदरा नाम जा रेवती नक्षत्र विनोद भोत्रा नाम जा अभरण नक्षत्र अनुरूप अनुरूप तपलियाल नाम जा पूर्वाढ़ रघुर भद्रपाद नक्षत्र श्रीधरन श्रीधारन तरन गणेशन नामधेय ससुर नक्षत्र ललिता नाम जा धनटा नक्षत्र जयलक्ष्मी नाम जा श्रवण नक्षत्र जनो हरदसानी नाम जा धनटा नक्षत्र राज महाराज नामधेय अध्रा नक्षत्र सैरा के नामधेय मकान नक्षत्र काविछा विवेक नाम जा विशाखा नक्षत्र तरुण बरार नाम जा मकान नक्षत्र जनट आम सोड़ी नाम मकान नक्षत्र संतोषम नाम जा आसरा नक्षत्र हरणी लोरी भस्वत्स नाम सकवत्स नाम जा भर नक्षत्र अनुरोध तपलियाल नाम जा उत्तरा नक्षत्र जयदीप जोहर नाम जा जोहर नाम असुरा नक्षत्र प्रसन्ना के नाम देश नक्षत्र अशोक के वासुदेव नाम देश नक्षत्र गौतम अग्रवाल नाम देश सुब्र नक्षत्र आनंद के मणि आनंद कुमार मणि नाम जा रोहिण नक्षत्र कंदस्वामी नाम विशाखा नक्षत्र राकेश चंद्र नाम जा विशाखा नक्षत्र अशोक नाम आवजो हो महालक्ष्मी प्रसाद अश्विनी नक्षत्र मेषराश शिवलिंगम युवा नामधेय से मृगशीर नक्षत्र अभिकर्णी नामधेय से अस नक्षत्र अभिर्टाचार्य नामधेय महा नक्षत्र एजन जोस नामधेय से आश्रेष नक्षत्र अय्यप्पा जबरी ग्रम नामधेय स्वाधी नक्षत्र अजय कलबोड़ो नामधेय से श्रवण नक्षत्र अलीजन भट्ट नामधेय से ऋतिका नक्षत्र अंगदगुदम अन्नावली नामधेय से धरिका नक्षत्र आंद्रिया भगवान नामधेय से वैनी नक्षत्र आंद्रिया स्त्रीफना गत्यो नामधेयस्य मृगजीरा नक्षत्रे अनिता विजय नामधेयस्य अनुराधा नक्षत्रे अंजलिका विजयेन्द्र नामधेयस्य वणि नक्षत्रे अनर्भल गभोशेखर नामधेयस्य भूषण नक्षत्रे अंशो शंकर नामधेयस्य अस्त नक्षत्रे अनुराधा प्रसाद नामधेयस्य अस्त नक्षत्रे अरिन क्लीन नामधेयस्य रेवती नक्षत्रे हरमन भजो नामधेयस्य पुरुष नक्षत्रे अर्पित शेखर नामधेयस्य अनुराधा नक्षत्र अभिषेक भरद नामधेयस्य पूर्वाषाढ़ उत्तराषाढ़ नक्षत्र अश्विन नारायण शर्म नामधेयस्य अनुराधा नक्षत्र आशीष भट्टाचार्य नामधेयस्य उत्तरापात्र नक्षत्र अविन ब्राह्मण नामधेयस्य पूर्वपल नक्षत्र अविजन गोस्तो नामधेयस्य देवदोहिणी नक्षत्र अय्यप्पा गिली नामधेयस्य आरुद्रा नक्षत्र बालाजींदर संघो नामधेयस्य अश्विनी नक्षत्र भद्रा ऋषिर नामधेयस्य उत्तराषाढ़ नक्षत्र भवानी सारमती नाम्या चित्रा नक्षत्र भीम प्रकृत नामधेयस्य पुरोषो नक्षत्र बिटी दक्षिण नामधेयस्य महानक्षत्र भाग्यलक्ष्मी नाम्या अनुराधा नक्षत्र भास्करन पारस्वामी नामधेयस्य उत्तरापात्र नक्षत्र भयंका विष्किन नामधेयस्य पुष्य नक्षत्र वेन स्टोट नाव स्टोट दत्त नावधेय से पुष्य नक्षत्र अवणी नक्षत्र चटील सूजन नावधेय से उत्तरापत्र नक्षत्र चंद्रशेखर वर्मा नावधेय से अनुराधा नक्षत्र चंद्रशेखर नावधेय से अर्धा नक्षत्र चंद्रशेखर गोलपोड़ी गोलपोड़ी नावधेय से उत्तराषाढ़ नक्षत्र चार्लस चिपिट्स नावधेय से हस्त नक्षत्र कैरलिन नित्यानंद नामधेयस्य अश्विनी नक्षत्र जतन शिवराम नामधेयस्य रेवती नक्षत्र चिदंबर भरे नामधेयस्य अवयो यजमानस्य वैणी नक्षत्र कुलिन अप्सर पंथात नामधेयस्य आर्द्रा नक्षत्र पूर्णाचार्य नामधेयस्य विशा नक्षत्र डेविड भट्ट नामधेयस्य पूर्वाष्टाढ़ नक्षत्र डेविड भट्ट नामधेयस्य अश्विनी नक्षत्र देवलाइन नामधेयस्य अश्विनी नक्षत्र देवलाइन वर्जी नामधेयस्य पूर्वाषाढ़ नक्षत्र देवव्रतन नामधेयस्य सहस्र सदभुज नक्षत्र देवव्रत भगवत नामधेयस्य अर्घ्व नामधेयस्य आर्द्र नक्षत्र विजेन्द्र शांतन नामधेयस्य जन्म नक्षत्र गिरपारिखो भगवत धन धम नामदीयस्य पूर्वाषाढ नक्षत्रे देव देवस्य नायक नामदीयस्य देवकी नायक नामदीयस्य पूर्वाभद्र नक्षत्रे कोणकोटि सुब्रह्म धनकोटि सुब्रह्म नामदीयस्य जन्म नक्षत्रे धर्म कर्ती नामदीयस्य कृतिया नक्षत्रे दिना उद्मिन नामदीयस्य स्वाधि नक्षत्रे दिना इंद्रोत नामदीयस्य ज्योत नामदीयस्य ज्येष्ठा नक्षत्रे गिन्ना नामदीयस्य कृतिया नक्षत्रे ईश्वरमूर्ति मुक्तस्वामी नामदीयस्य कृतिया नक्षत्रे एवं वैक्षीन सो नामदीयस्य उत्तरावग्नि नक्षत्रे मानवल गृह नामदीयस्य अश्विनी नक्षत्र विशाखा नक्षत्रे एरिका वैक्ष नामदीयस्य पूर्वाषाढ़ नक्षत्रे स्थिर सोनकी नामदीयस्य राम्या अश्विनी नक्षत्रे प्रेमा गौरिंदो नामदीयस्य महानक्षत्रे फ्लोडीवंत नामदीयस्य महानक्षत्रे जीवीवी सत्यनारायण नामदीयस्य जटा नक्षत्रे ग्रेट नामदीयस्य पूर्वाभंग नक्षत्रे गौतम सागर नामदीयस्य पूर्वाभंग नक्षत्रे गौतम सागर नामदीयस्य दृष्टा नक्षत्रे गौतम शुभो नामदीयस्य कृतिया नक्षत्रे गायत्री कला नामदीयस्य रक्षा नक्षत्रे गीताजी नाम्या उत्तरापत्र नक्षत्रे गृहरिय गर्व नामदीयस्य उत्तमज नक्षत्रे कविजा नाम्या रोहिणी नक्षत्रे ग्रेस अर्जुन अस्मिन् नामदीयस्य जनक्षा नक्षत्रे ग्रेस यो नामदीयस्य अश्लेष नक्षत्रे गल भर्थो ऋतो नामदीयस्य श्रवण नक्षत्रे धर्मोक्षा नामदीयस्य स्वाधि नक्षत्रे गुरुप्रिया क्षत्रिन शंकर नामदीयस्य अश्विनी आश्लेष नक्षत्रे जनाचंद्र सिंह नामदीयस्य वृष नक्षत्रे ब्रिटिश शैली नामदीयस्य श्रवण नक्षत्रे अरविंद धन्वी नामदीयस्य पूर्वाषाढ़ नक्षत्रे गीतानुसर नामदीयस्य उत्तरापत्र नक्षत्रे गीतभोग नामदीयस्य उत्तरावंग नक्षत्रे हिमप्रिया नाम्याः मृगशिर नक्षत्रे हिमसुप्रसाद नामदीयस्य हिमंसुप्रसाद नामदीयस्य पुरुष नक्षत्रे विप्रचानी नाम्यः अनुराधा नक्षत्रे भुजिन स्वर्गो नामदीयस्य पुष्य नक्षत्रे युवा धर्मिणा नाम्यः रोहिणी नक्षत्रे इंद्रा द्वय नामदीयस्य स्वाधि नक्षत्रे इंद्रमान नामदीयस्य स्वाधि नक्षत्रे इंगर कलिट नामदीयस्य हस्त नक्षत्रे इंग्रिड ब्रह्म नामदीयस्य जठा नक्षत्रे जसगौड़ा चित्री नामदीयस्य अनुराधा नक्षत्रे ये देवन उत्सवामी नामदीयस्य जटा नक्षत्रे जयकुमार नामचेपी नामदीयस्य पूर्वाभद्र उत्तराभद्र नक्षत्रे जरिक काम्यो नामदीयस्य महानक्षत्रे जिसगर नामदीयस्य उत्तराषाढ़ नक्षत्रे जो मकैनी नाम्य जित्रा नक्षत्रे जोहन जोसफ जान जोसफ नामदीयस्य उत्तराषाढ़ नक्षत्रे जोसफ नाम्यः नामदीयस्य जटा नक्षत्रे जोजिली नाम्यः ओला नक्षत्रे जुड़ी एंजल नाम्यः पूर्वाषाढ़ नक्षत्रे जोगो कंकलो नामदीयस्य पुनर्श नक्षत्रे कमलेन्दु महाभद्र नामदीयस्य पूर्वाभद्र नक्षत्रे कमलेश्वरी इंद्र नामदीयस्य नाम्या पूर्वाषाढ़ नक्षत्रे अजीमरो भवानी अजरामरो भवानी भवान श्री नामदीयस्य मृगशिर नक्षत्रे केर पटेल नामदीयस्य विशाल नक्षत्रे श्याम जीएमजी नामदीयस्य उत्तराभद्र नक्षत्रे किंकलेशम नामदीयस्य उत्तराषाढ़ नक्षत्रे किसी कुटम नामदीयस्य वृष नक्षत्रे किंबिंद शोधम नामदीयस्य अनुराधा नक्षत्रे कृष्णमती नामदीयस्य पुनर्ष नक्षत्रे कृष्ण मेघोदी नामदीयस्य पुनर्ष नक्षत्रे पुरीश धवा धारवाल्य नामदीयस्य दृष्टा नक्षत्रे लाविठाली मैक्सोंग नामदीयस्य अरुधा नक्षत्रे लॉ गंगा नामदीयस्य ओला नक्षत्रे लॉन्वर्स रॉबर्ट्स नामदीयस्य पूर्वाभद्र नक्षत्रे लिब्रा विक्टर नामदीयस्य स्वाधि नक्षत्रे लिंडा ध्यानो ध्यानो गंगोत्री नामदीयस्य ओला नक्षत्रे लिजा स्मिर नामदीयस्य पुनर्ष नक्षत्रे लिंडा बर्कर नामदीयस्य आश्लेषा नक्षत्रे लिंडा पार्किंसन गार्नर नामदीयस्य विशा नक्षत्रे एनीटी नामदीयस्य महानक्षत्रे संशोधन नामदीयस्य आर्जा नक्षत्रे महेश नामदीयस्य पूर्वाभग्न नक्षत्रे पालनीय देवी कौप नामदीयस्य महानक्षत्रे नक्षत्रे पुनरोग नामदीयस्य पूर्वाभग्न नक्षत्रे वनोन्मणि रूप नामदीयस्य नम्यः महा नक्षत्र धन भाई झा नम्यः मोला नक्षत्र महेंद्र सिंह नावीर झा पूर्व नक्षत्र मन्ना जयराम जयराम विंसे नावीर झा अगस्त्य नक्षत्र मार्कल जयराम नावीर झा उत्तर नक्षत्र इंडा डेल बिल्लर एक्टोट नावीर झा चित्रा नक्षत्र मरिया मंडल नावीर झा पूर्वा शरण नक्षत्र मरिया शेक्सप्रिया नावीर झा नम्यः अश्विनी नक्षत्र मरोज्य गृह नावरी से उत्तराषाढ़ा नक्षत्र मेरी मटना नाव से अस्त नक्षत्र मेरी मेरी नाम यहाँ सर्वज नक्षत्र है माधव नाग नाव से उत्तरा वल्ग नक्षत्र मीनाक्षी सिंह नावरी से मृगशिरा नक्षत्र मिले मृत नाम यहाँ अर्धा नक्षत्र मैक्लम मखेला परोजन नाम चित्रा नक्षत्र मैकेल मेरी नावरी से श्रवण नक्षत्र मैकेल रस नावरी से मुर्गेशिरा नक्षत्र मुनीश मिक्सन नावरी से मुला नक्षत्र मोहन देवराज नावरी से महा नक्षत्र मोदी दुरई जा नावरी से मुर्गेशिरा नक्षत्र हेली हेलिन नावरी से महा नक्षत्र मुकेश मोड़ी नावरी से पूर्वा भर्ग नक्षत्र गुंदन कामत नावरी से अश्विनी नक्षत्र मुनि मुनिराज सुकुमार नावरी से उत्तरा भद्रा नक्षत्र मुरली राज नावरी से अनुराधा नक्षत्र नंदगोपाल शेट्टी नावरी से पूर्व नक्षत्र नरेंद्र सिंह सुंदर नावरी से कृतिका नक्षत्र नटा युवय नावरी से कृतिका नक्षत्र नवीन पत्रीन नावरी से पूर्वाभद्रम नक्षत्र नीलम कोटा नावरी से अनुराधा नक्षत्र निटो शर्मा नाम्यः अस्त नक्षत्र निगिंग पूर्वधी नाम्यः जनता नक्षत्र निरंकियो नावरी से अनुराधा नक्षत्र निराली अठीडर नावरी से मूला नक्षत्र मुकुंद नंदगोपाल नायडू नावरी से पुरोष नक्षत्र पद्मवाणी नावरी से स्वाधीन नक्षत्र विमला नावरी से चित्रा नक्षत्र विमला नावरी से महा नक्षत्र विमला नावरी से पूर्वाषाढ़ नक्षत्र नावरी से अवणी नक्षत्र पद्मनाभन वाणिक्यम नावरी से चित्रा नक्षत्र प्रशांत अशोभा अशोभा नावरी से नक्षत्र प्रशांत सुभाणा नावरी से उत्तरा भव्य नक्षत्र प्रशांत चंद्री शान ब्राणी नाम्यः चित्रा नक्षत्र राजेशनावरी से कव्यो विशाल नक्षत्र रामकुमार नावरी से उत्तरा भव्य नक्षत्र रमायुर्विंग नावरी से पुरोष नक्षत्र रामचंद्र नावरी से अनुराध नक्षत्र रामचंद्र सुब्रमण्य नावरी से अश्विनी नक्षत्र रामचंद्र राममूर्ति अय्यर नावरी से हस्त नक्षत्र रमेश कुमार नावरी से विशाल नक्षत्र राणी जंसी नावरी से हस्त नक्षत्र रणी राणी रवि नाम्यः मृगा नक्षत्र रंजित नागर नावरी से मृगशिरा नक्षत्र रितेश मोहता मोहन नावरी से उत्तराभद्र नक्षत्र रविंद्रनाथ सिंह चौका नावरी से अवणी नक्षत्र जिन्नाल सहजी नावरी से मूला नक्षत्र रिनीठा ज्योत नावरी से महा नक्षत्र रॉबर्ट बेवरी नावरी से रेवदी नक्षत्र रॉबर्ट किरण नावरी से कृतिका नक्षत्र रॉबर्ट कोट नावरी से करोट नक्षत्र रोहन हरित नावरी से सदर्श नक्षत्र रोहित बेरी नावरी से काम्या नावरी से अश्विनी नक्षत्र रोमन कोट नावरी से मृगशिरा नक्षत्र रोजमेरी मफी नावरी स्वाधी नक्षत्र रुमी मेजो नावरी से वाजो नाम्या कृतिका नक्षत्र ब्रयन मुनि नावरी से कृतिका नक्षत्र शैली जोसफ नावरी से ऑस्ट्रेलिया नक्षत्र संदीप कौर नावरी से चित्रा नक्षत्र संदीप एवरे नावरी से उत्तरावर्ग नक्षत्र संजय अग्रवाल नावरी से श्रवण नक्षत्र संजय तिवारी नावरी से श्रवण नक्षत्र संजय तिवारी नावरी से उष नक्षत्र संजीव गुरु नावरी से अवणी नक्षत्र संतोष जयनाथ नावरी से अश्विनी नक्षत्र शशि किरण गोलपाली नावरी से पूर्वाषाढ़ नक्षत्र स्कारलेट रिमोट रेडमोंड नावरी से अश्विनी नक्षत्र शिवराम शिवरत्नम सुलभमल नावरी से उत्तराभद्र नक्षत्र सुदीप मिश्रा नावरी से हस्त नक्षत्र शशि रुक्मिणी नावरी से रोहिणी नक्षत्र शर्मिला कमला नाम्या अनुराधा नक्षत्र शशि रेखा ध्वजी नाम्या मुला नक्षत्र शीला वेंकटकृष्ण नावरी से अश्विनी नक्षत्र श्रीकांत वोला नाम्या नावरी से श्रवण नक्षत्र सिद्धार्थ पालिया नावरी से आरुद्ध नक्षत्र सिद्धार्थ योगा नावरी से महा नक्षत्र किल्लो हृदय नावरी से आवयो यजमान धनिष्ठा नक्षत्र शिवकुमार नावरी से குருலக்ஷ்மி உத்தராசாட நட்சத்திரம் குருலக்ஷ்மி நாம்யா அனுராத நட்சத்திரே அனுராஜ் நாவதேயஸ்ய உதயன சிந்து நாவதேயஸ்ய சங்கர நாராயண நாவதேயஸ்ய ஆர்தா நட்சத்திரே சங்கரான நாராயணஸ்ய கிருத்திகா நட்சத்திரே ஹரதி நாம்யா நாவதேயஸ்ய ஜன்ம நட்சத்திரே சிவனேசன் நாவதேயஸ்ய மகாநட்சத்திரே சுப்ரசாத் நாவதேயஸ்ய ரோஹிணி நட்சத்திரே சம்பாந்த நாவதேயஸ்ய சதுர நட்சத்திரே சுமன் வந்தா உமந்தா நாம்யா நாவதேயஸ்ய பூர்வாபக நட்சத்திரே ஸ்ரீகுமார் நாவதேயஸ்ய விஷா நட்சத்திரே ஸ்ருதி பத்மசுந்தரம் பத்மசுந்தரம் மந்திரம் சமுந்திர நாவதேயஸ்ய அஸ்திர நட்சத்திரே ஸ்ரீ ஜெயசீலன் மெஹெல் ஜோசி நாவதேயஸ்ய அவணி நட்சத்திரே சித்தானந்தோ நாம்யா ஜென்ம நட்சத்திரே சுகந்தா மோந்தி நாம்யா பூர்வாஷாட நட்சத்திரே சுக்வீந்தர் ரெண்டோ நாம்யா ஜேட்டா நட்சத்திரே சுகேந்திர ராஜன் சண்முகம் நாவதேயஸ்ய விஷா நட்சத்திரே சன்னிதாஸ் குப்தா நாவதேயஸ்ய விஷா சதுர்ஷ நட்சத்திரே சுரேஷ் வர்தன் நாவதேயஸ்ய புரோஷ நட்சத்திரே சல்வாஸ்மித் நாவதேயஸ்ய விஷா நட்சத்திரே தாம்ரா சுஜாயினா நாம்யா அவணி நட்சத்திரே டான் சிங் வாங் நாவதேயஸ்ய ரெவதி நட்சத்திரே டான் மியோ கிங் நாவதேயஸ்ய முருகசீர நட்சத்திரே தருண் குமார் ஜோகர் நாவதேயஸ்ய தனட்டா நட்சத்திரே ஹெரி பென்சிக் நாவதேயஸ்ய சிவாதி நட்சத்திரே தனா தாங்லே தானி ஜமி சுப்ரமணிய நாவதேயஸ்ய நாம்யா சரோஷ நட்சத்திரே திபோ நாவதேயஸ்ய விஷா நட்சத்திரே சௌரி பிரதா பாத்தினா நாம்யா நாதி நாவதேயஸ்ய விஷா நட்சத்திரே தியாகராஜன் பாபு நாவதேயஸ்ய ரேவதி நட்சத்திரே ஹமீமோ நாவதேயஸ்ய ஜேட்டா நட்சத்திரே உமாகான் பவாய் வாவீலா நாம்யா சரோஷ நட்சத்திரே வாணி ராஜநாவதேயஸ்ய ராஜா நாவதியா சரவண நட்சத்திரே வர்ணோ வெரோனிகா சன்ஃபோர் நாவதேஸ் புஷ்ய நட்சத்திரே வின்சன் வஷியானா நாம்யா நாவதேயஸ் விஷா நக்க சுவாதி நட்சத்திரே இன்னோ ஸ்ரீ ஜம்பு பாபு நாவதேஸ்ர ஸ்ரீஜா பாபு நாவதேயஸ்ய மகா நட்சத்திரே வில்லியம் ரிச்சார்டன் நாவதேயஸ்ய அனுராத நட்சத்திரே யோ சிங் கிங் நாவதேஸ்ய டங் நாவதேஸ்ய அவயஜ்மா நட்சத்திர குடும்பானாம் புனரசு நட்சத்திர இந்திராசுதாச கவிதா பவான் நாம் ஜாஹா ஜெகதீஷ் நட்சத்திர ஜென்மராசுதாஸ் ஜெகதீஷ் நாமதே சியா ரிசிரேடதா ரிசிரா நட்சத்திர இந்திராசுதாஸ் ராமகிருஷ்ணன் நாமதே சியா அபர நட்சத்திர மேசராசுதாஸ் லோகேஷ் நாமதே சியா புரவ நட்சத்திர சிவராசுதாஸ் மணிவன நாமதேயஸ்ய அதிரா நக்கத்திரே கன்யாராசுஜாஸ்ய உத்தரபுள் நக்கத்திரே கன்யாராசுஜாஸ்ய பந்தாவன் நாமதே சித்ரா நக்கத்திரே கன்யாராஜாஸ்ய சுனில்குமார் நாமதேயஸ்ய அவயோ சக குடும்பானாம் க்ஷேமஸ்தைர்யா தைர்யா வீர்யா விஜயா சௌர்யா ஆஜுஹு ஆரோக்ய ஐஸ்வர்யா ஆயுஷ்ய சந்தான சௌபாகிய தர்மார்த்த காமியமோக்ஷ சர்வித பலபுருஷார்த்தம் மாச்சந்திரார்க்க வம்சாபிவர்த்தம் தனலக்ஷ்மி தானியலக்ஷ்மி சந்தானலக்ஷ்மி சௌபாகியலக்ஷ்மி வீரலக்ஷ்மி விஜயலக்ஷ்மி யசோலக்ஷ்மி தபோலக்ஷ்மி இத்தியாதி சோடச மகாலட்சுமி அனுகிரக கிருபாகராக்கிருத்தம் அட்டசாம்ராஜ சித்திப்பிரதாயின்யா சர்வ சந்தோடகர சர்வ வன்மங்கல பிராப்தி சித்தியர்த்தம் விசேஷதாக சுக்ரகிரக பிரசாதேன தனலாப தானியலாப திரவியலாப இத்தியாதி சமஸ்திரித மங்கள வஸ்தூனாம் ஷண்மங்கல வஸ்தூனாம் தர்ம மார்க்கேன லாபகரத்து சித்தியர்த்தம் சர்வாபீட்டபல சித்தியர்த்தம் விசேஷதாக அஸ்திதின சுக்ரகிரக மகாதேவதாக லட்சுமி குபேர சுவாமி விசேஷதாக ஸ்நபனாவன பூஜாக்கி மகாசாந்திக மகாமங்கலகர்மகரிஷிதர்த்தம் பூஜோபயுக்த சகலதிர்விசித்தியர்த்த மாதசித்தியர்த்தம் சித்திரசுத்தி புண்ணியவாதந்தத்யகரிஷ்ய அக்ஷாந்தோபசுஜாமி யஜவக்ரஸ்ரேஷ்டம் சிவோத்திர நமஸ்தே நாளிகிர பிரசாதாட்டிய நிர்விக்னாய பிரசீதமே பவித்ரம் விசர்ஜ ஹோமிரக்னிம்பூர்வகம்ஹரச்சிதாக்னிஹோத்ரம் பாகதேயைவைனம் ப்ரணயதி ப்ராஹ்மணார்டேயோத்தரேத் ப்ராஹ்மணோ வை சர்வா தேவதாஃ சர்வாபிரேவைனம் தேவதாபிருத்ததி ஆதிசைவ மஹாப்ராஜ்ஞா மந்திரதந்திரவிஷாரத கர்த்தவ்யம் சாவதானேன மந்திரேணது பரீக்ஷண யதாங்கிரசமராவத்யாம் தேவானாம் கீஷ்பதிர்தாத்தாஃ விஷேஷதாக சுக்ரகிரக லட்சுமிகுபேர யாகேஸ்மின் ஆச்சாரியோ பவது விரதாம் ஆச்சாரியம் துவாமணீமஹே ततोऽस्ति करे श्यामः पुरुषस्तात् शान्ति गृह्णामि सर्वापेक्षफलसिद्धिर्भिरस्तु सत्यात् सन्देजमानस्य कामाः आचार्य गुरुन् प्रार्थ्या मन्त्रमूलं गुरोर्वाक्यं पूजामूलं गुरोः पदं ध्यानमूलं गुरोर्मूर्तिः मोक्षमूलं गुरोः कृपा शरीरं स्वरूपं तथा वागलत्रं यशश्चारुचित्रं धनं मेरुतुल्यं मनश्चेन्न लग्नं गुरोरङ्घ्रिपद्मे ततः किं सद्गुरुं गुरुचरणारविन्दाभ्यां नमः గజానన పద్మార్కం గజానన మారుణీయం సంపూజనాదికం కృత్వా ఆధారతే నమ పరిమళమర్పయామి ధూపమాగ్రాపయామి ఓం దశాంగం గుంగులో ధూపం సుగంధం సుమనోహరం ఆగ్రేయం సర్వదేవానాం ధూపోయం ప్రతిగచ్ఛతాం అంబరునాథ నమః ధూపమాగ్రాపయామి సాధ్యం త్రివక్తి సంయుక్తం దన్నిన యోజితం మయా ప్రధాన మంగళం దీపం అంబరునాథ నమాయితం దీపః భూర్భువస్తువః కదలీఫలద్వేదాంబూలం నివేదయామి ఓం స్వాహ అమృతోపగారం నివేదయామి అనంతరమాధవనీయం సమర్పయామి కల్పూర నీరాజనం ప్రజ్వాల్య ఓం కల్పూర నీరాజన జ్యోతి పర్జన్యో వా అపామ ఆయతనం ఆయతనవాన్ భవతి పంబరుణాధిపతయే నమో నమః మంత్రపుష్పాంజలిం సమర్పయామి అక్షతాన్ గృహీత్వా ప్రార్థ్య వృద్ధం నిష్క్రియరత్నచిత్ర భువనం భాషాయుతం జాతసా నాదం బోధ నిదానముద్భట మహాచక్రంతనక్రధ్వజం గాయద్ధర్మ నిరామణీయ విలసద్భోగాంగణాగాంగణా భోగైరావృతమే నమామి సదజం ప్రాజ్ఞా హరే కౌస్తుభం గంగా సింధు సరస్వతీ జమునా గోదావరీ నర్మదా కృష్ణా భీమరతీత పల్గు సరజు శ్రీకంఠకీ గోమతి కావేరీ కపిలా ప్రయాత సరజూ వేత్రపతీ ధ్యాదయ నద్య శ్రీహర పాద పంకజ భవా కుర్వంతు మంగళం నమో మకరవాహాయ పాఠహస్తాయ తే నమః అవం ప్రదేశేదుభ్యం వరుణాజ నమో నమః అవం వరుణాజ నమః జపసంఖ్యాం ప్రార్థనా పుష్పాంజలి సమర్పయామి అస్య యజమానస్య శాంతిః అస్తు పుష్టిః అస్తు తుష్టిః అస్తు వృద్ధిః అస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ధనధాన్య సమృద్ధిః అస్తు గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు ఐశాన్యాం బహుర్దేశమస్తు ఆగ్నేయామిత్ పాపం తత్పదిహనమస్తు సర్వాత్ సంపదాః సంతు సర్వశోభనమస్తు సర్వే శుభమంగళ ప్రాప్తిరస్తు తచ్చయ్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ సుస్థిరస్తునః సుస్థిరమానుషేభ్యః ఊర్ధ్వం చికాద్వేణుజం షణ్ణోస్తు ద్విపదే సందులుష్పదే ఓం శాంతి శాంతి శాంతి గురునాథ నమః సకల ఆరాధనీః స్వార్చితం కరుణాయ నమః దాస్తానమితా సుఖం ప్రతిష్టాప్య శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ పునః పార్శ్వస్థిత కుంభే శ్రేణా సంప్రోక్ష కవచేనావగుంట్య ఆధారహస్తే నమః అధకోర్మహిళాదీనాం క్షీరోజ విగ్రహ కౌలోబీజాం గురాకారాం వరదాభయప్రదాం పాశాంగుళతరాం యుక్తిం గిరియామాధారూపిణీ అనంతాసనాయ నమః కాసింహాసనాయ నమః కాయోగాసనాయ నమః పద్మాసనాయ నమః పద్మాసనస్యోర్ధ్వే ఓం మహాలక్ష్మీకాసనాయ నమః మా మహాలక్ష్మీకామూర్తయే నమః ఓం ఈశానమూర్ధ్నాయ ఉమాయీ నమః మూర్ధిని ఓమేతరుషాక్రాయ గౌరీ నమః వస్త్రే అఘోరహృదయాయ గంగాజీ నమః హృదయే అవదేవ్యాయ అంబికాజీ నమః నాభు సత్యోజామూర్తయే గదాంబికాజీ నమః పాదజో ఓం శాంతిజీతకళాజీ నమః మూర్ధిని హే శాంతికళాజీ నమః ఉత్తరే ఓం భ్రో విద్యాకళాజీ నమః హృదయే హీ ప్రతిష్టాకళాజీ నమః నాభు తా నివర్తికళాజీ నమః పాదజో అయం శ్రీం హ్రీ మహాలక్ష్మీ నమో నమః సర్వాంగేషు ఇది విన్యస్య పుష్పేంద్రియమాపూజ్య ధ్యానం కుర్యాత్ చతుర్భుజాం మహాలక్ష్మీం గదయజ్ఞసుబోధితాం పద్మపత్రావనయనాం వరాభయకరోజ్వలాం ఊర్ధ్వద్వయతవేదాబ్ధీం జగదీం శుక్లవస్త్రకాం పద్మాసనే సుఖాదీనాం భజేహం సర్వమంగళాం అక్షత్రిక్పరటుం గతేశకులిశం పద్మందనుష్కుండికాం దండం శక్తిమఠం చ ధర్మజలజం గంటాం దురాభాజనం శూలం పాఠదర్శనే జీమస్తే ప్రసన్నానా సేవే దైరివై మహాలక్ష్మీం సరోజస్థితాం ఐం శ్రీం హ్రీం కమలే కమలావదే ప్రసీద ప్రసీద సకల సౌభాగ్యం దేహి దేహి ఐం శ్రీం హ్రీం మహాలక్ష్మీ నమః ఇది మూలమంత్రేణ చ ఆవాచ్య ఆవాహనే స్థాపనే సన్నిధాన సన్నిరోధన టిగ్వంతన అపకుంఠన తాళత్రేదేనో విశేషతః పద్మే యోని నమస్కార ముద్రాం ప్రదర్శ్య నమస్సుదా స్వాంతమూలేన పాద్యాగమనార్జానత్వా ఆత్మస్త విద్యాస్త శివతత్వాది ఐం శ్రీం హ్రీం మహాలక్ష్మీ నమః విడక్తి స్థాన సంపూజ్య విడక్త్యాసన విడక్తి ముక్త విడక్తి నమః వాచ్య ఆవాహన యోని ముద్రాం ప్రదర్శ్య అర్ఘయిత్వా పాద్యాగమనార్జానత్వా తత్ర పార్థశ్చిర కుంభే శ్రేణం రోక్ష అనంతాసనాద నమః సింహాసనాద నమః యోగాసనాద నమః పద్మాసనాద నమః విమలాసనాద నమః విమలాసనస్యోర్ధ్వే శుక్రాసనాద నమః శుక్రమూర్తయే నమః ఇది విన్యస్య న్యాసాదికం కుర్యాత్ ఈశానమూర్ధనాయ నమః మూర్ధిని చతుర్షాగ్రాయ నమః విక్రే అఘోరహృదయాన్వార్థయే వామదేవ్యాన్వ నాభు రుద్రజామూర్తయే నమః పాదయో శుక్రాయ నమః సర్వాంగేషు ఇది విన్యస్య ధ్యానం కుర్యాత్ హిమకుందమృణాళాపం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవర్తారం భాగవం ప్రణమామ్యహం అంద్యాః శ్వేతవర్ణం శ్వేతపుష్పం శ్వేతమాల్యాంబరధరం శ్వేతశత్రుఘ్నోపేతి పదాకాలజో విదం మేరుం ప్రదక్షిణే కుర్వాణం సాంగం సాయుధం తద్దద్దేవతా సైతం సవాహన సమారూఢం మేరుం ప్రదక్షిణే కుర్వాణం తద్దద్దేవతా సైతం సపత్ని సహితం మహాదేవతాభ్యో శుక్రగ్రహం ధ్యాయామి శుక్రగ్రహమావాహయామి ఆవాహనే స్థాపనే సన్నిధాన సన్నిరోధన నిబంధన అవగుండ్రతాళతేషేతా నమస్కార ముద్రాం ప్రదర్శ్య పద్మముద్రాం ప్రదర్శ్య స్వాగతం తే పాద్యాదమనార్జ్యాన్వా పిడత్యాదనాదన మహానసమధ్యే పిడత్యాదనాన పిడత్తి ముతైన పిడత్తి ఆవాహ్య అర్ఘయిత్వా యోనిముద్రాం ప్రదర్శ్య అర్ఘయిత్వాడదా సర్వేషా భూపదీప నివేద్యాదికం దత్వా ఓం ధూర్వామ దీపం దర్శయామి భూర్వస్తు అమృత అమృతాన్ని అమృతో ద్రవ్యం దరుణి అమృతస్వరూపం అమృతం ప్రాణే ప్రాణే స్వాహ అమృతం భవతు అమృతోపకారం నివేదయామి నివేద్యానంతరం ఆగమనీయం సమర్పయామి ఓం ప్రాణపాన ఉదాసమాన బ్రహ్మణే స్వాహ మహాదేవతాబ్జో నమో నమః అవాహిదాబ్జో సర్వాబ్జో దేవతాబ్జో నమో నమః ఫళవర్గ సమూహాని అమృతం నివేదయామి నివేద్యానంతరం ఆగమనీయం సమర్పయామి ओम पर्याप्त्या अनंतराजाय सर्वस्तो मोदिरात्र उत्तम महर्भवति सर्वस्याप्ति सर्वस्य दित्ये सर्वमेव देना आपनोति सर्वं जयति अवायाभ्यो सर्वाभ्यो देवराभ्यो नमो नमः कर्पूरनीराजनज्योतिः नीराजनान्द्रियादमी समर्पयामि उत्तरक्षान्धारयामि ओम योपाम पुष्पम वेदा पुष्पवान प्रजावान पुष्पमान भवति वेदोक्तमन्त्र पुष्पान जिन समर्पयामि पुनः प्रार्थ्य देव देव जगन्नाथ जगदानंद कारक अग्निकार्य प्रवर्तोऽहम् अनिज्ञां देहि मे प्रभु अनिज्ञां श्रावयेत् श्रीर्दः अग्निकार शुभ मुहूर्तोऽस्ति जनग्रह्णन्तु शुभ मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु आदार्यः कुण्डलदीपं गत्वा सौम्यस्योपविश्य अग्निमुखान्ते पुनः भावधिर्हृद्यात् ॐ गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनाम् उपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानः शृण्वन् ओदिभिः श्रीसादनम् ॐ श्रीमहागणपतये नमः ॐ प्रातरग्निं प्रातरिन्द्रगं हवामहे प्रातर्मित्रावरुणा प्रातरश्विनाः प्रातर्भगं भोटनं ब्रह्मणस्पतिं प्रातस्तोममुत रुद्रगं हुवेम प्रातरजिदं भगमुद्रगं हुवेम वजं पुत्रमदितेऽर्जोऽपि धत्ता आदृश्चित्यमन्यमानस्तुरश्चित्राजादित्यं भगं भक्षीत्याह भगप्रणेदर्भगसत्यराधो भगेमान्धि अमुतवदधन्नः भगप्रणोदनयगोभिरश्वेर्भगप्रणरभर्रभन्तस्याम उतेदानीं भगवन्तस्यामुत प्रविद्धोतमध्यन्नः उदोदिता भगवन् सूर्यस्य वयं देवानागुं सुमतोऽस्याम त्वयैव भगवागमस्तु देवास्तेन वयं भगवन्तः स्याम त्वावदसर्वैज्यो हवीमिशनो भगप्रजेताभवेह समध्वराजोडतो नमन्दधिग्रावे वसदे फदाय पर्वाचीनं वशवितं भगन्नोर्थमिवाश्वावादिनः वहन्तु अश्वावतीर्गोमतीर्न उषासो वीरवतीर्थमुच्छन्तु भद्राः ऋदन्दुहाना विश्वतः प्रवीणा योऽयं पादस्तुस्ति विसुदानः व्योमाग्ने भागिनगुं सन्तमता भागन्ति कीर्ति अभागमग्ने रङ्कुरमामग्ने भागिनं कुरु ॐ शान्ति शान्ति शान्तिः भाग्यदेवताधि नमः ॐ गृणाहि घृतवती सविधराधिपत्ये पजस्वति ग्रन्थिराशानोऽस्तु ध्रुवादिशां विष्णुपत्न्यघोरास्येशानासः सोजामनोदाः बृहस्पतिर्मातरिश्वोतवाजुःसन्धुवानावादाभिनो गृणन्तु कृष्णं भो दिवो धरुणः पृथिव्या अस्येशाना जगतो विष्णुपत्नी ॐ शान्ति शान्ति शान्ति ॐ आहुतिर्हुणेत् मध्ये अग्निसम्भाविदानां बालाग्रजे स्वाहा बालाग्रजे स्वाहा बालाग्रजे स्वाहा बालाग्नि पुत्राभ्याम् ओमो विशालमूर्धनाय स्वामी द्रोणकाय स्वामी अघोरहृदयाय स्वामी वामदेवक्षाय स्वामी रामकृते स्वाहा स्वामी शरदे स्वामी मुक्तिकाय स्वामी गजाय स्वामी त्रिविश्वहस्राय स्वाहा आहुतिर्हुणेत् पुनः आहुतिमपि कार्या अघुंसश्च द्विषद्वसुरन्तरिक्षद्धोदावे दशतपितरुदरोणतते षड्वरद्रहद्योमृतज्जा गोजार्तजा द्विजार्तं बृहत्स्वाहाः अघुंसश्च द्विषद्वसुरन्तरिक्षद्धोदावे दशतपितरुदरोणतते षड्वरद्रहद्योमृतज्जा गोजार्तजा द्विजार्तं बृहत्स्वाहाः अघुंसश्च द्विषद्वसुरन्तरिक्षद्धोदावे दशतपितरुदरोणतते षड्वरद्रहद्योमृतज्जा गोजार्तजा द्विजार्तं बृहत्स्वाहाः गोजार्तजा द्विजार्तं बृहत्स्वाहाः गोजार्तजा द्विजार्तं बृहत्स्वाहा पुनः आहुतिरपि कार्या पुनः दिव्याहुतिं हुनेत् आहुतिर्हुत्वा ॐ सुवन्दावर्णीं सुवर्णरथरत्नजां चन्द्राङ्गणमयीं लक्ष्मीं जागवेतो महावहां महाजागवेतो लक्ष्मीमणवगामिनीं यस्यामिरण्यं विन्दे गावं संपुरुषारहम् अश्वपोर्वासमध्यासिनाद प्रबोधिनीं श्रियं देवीं वक्पदे श्रीमादेवी जुडदां स्वाहा काम सोतिदारण्य प्रागारामाश्रादृष्टा दर्पयन्ते पद्मे सीता मत्स्यवर्णा गोपवक्पये स्वाहा चन्द्रां प्रवासाय जदा दुलन्ते देवजक्षामुदारा ताम भक्तिमी शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेण सुतां त्वामृणे स्वाहा आदित्यवर्णे तपसादि जातः वनस्पतिस्तव ऋक्षवत बिल्वहादस्य पिलानि तपसादि दन्तु माजान्तराजास्य वाच्या लक्ष्मी स्वाहा वैद्वान् देव सकीर्तिशमणिनादः गोदोद्रादृशकीर्तिमर्दिन्द्रादुमे स्वाहा शुक्तिपाशामलान् ज्येष्ठामलक्ष्मीनाम्यम् भूतानां तामिहोपक्पदे श्रियं स्वाहा अनसक्का वाकोदिं वाजः सत्यवटीमहे प्रणोनां रघुमन्वस्वे श्रीश्रे दामिन स्वाहा कर्णेन पीडा भूतामयम्भवा ీమాదేవీ సూర్యామిరణీ వక్ష్మీం జాతవేదో మహావస్వాహా కాంజాం విక్రణీ వట్టిం పింగళామత్వారణీ చంద్రామిరణీం లక్ష్మీం జాతవేదో మహావస్వాహా కాం మహాజాతవేదో లక్ష్మీ यस्यामिरण्यं प्रबोधङ्गावो दास्यो स्वाहन्ते मृडाणां स्वाहा यशुते प्रेदो भूत्वा दुर्यादाजन्मां सूक्तं मध्यदेवचन्द्र श्रीकामस्य दन्दवे स्वाहा पद्माणे पथौरुपत्माकेन सम्भवेणे वज्रपत्माकेन दौक्यं प्रभाव्यहं स्वाहा अश्वदायि योदायि दृढदायि महाधने धनं मे दृढतां देवि सर्वकामां तु देहि मे स्वाहा पद्माणे पथैवत्वत्रे पद्मप्रिय पद्मवाजाक्षी विश्वप्रिय विश्वमनोत्वमैदन्यत्स स्वाहा पुत्रबोधजनं धान्यमत्स्यस्वादिगभेरतं प्रजानां भवति माता युष्मन्तं करोतु मां स्वाहा धनमग्निर्धनं वाजर्धनं सूर्योधनं मधुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमस्तुते स्वाहा वैनदे सोमं विभोमं विभदोर्ध्रः सोमधन स्वामिनामख्यन्दा स्वामिन स्वाहा शक्रोधवर्जमात्सर्यलोभो नाड् वामदे वन्दिकृतमुण्याणां भक्तानां श्रीदोगन्धमे सदा स्वाहा करजल्लयनरोजहस्ते मङ्गतरामिकन्दमाल्यलोभे भगवति हरिवल्लभे मनोज्ञत्रिभुवनबोधि हरिप्रसीदमख्यं स्वाहा पृष्ठपत्नीं कमां देवीमाधवी माधवप्रियाम् ृगेन्द्रियमावश्यकवल्लभां स्वाहा महादेवी जलित्महे विट्टपत्नी श्रीमहे अनोलक्ष्मी प्रचोदया स्वाहा महादेवी जलित्महे विट्टपत्नी श्रीमहे अनोलक्ष्मी प्रचोदया स्वाहा महादेवी जलित्महे विट्टपत्नी श्रीमहे अनोलक्ष्मी प्रचोदया स्वाहा महादेवी जलित्महे विट्टपत्नी श्रीमहे अनोलक्ष्मी प्रचोदया स्वाहा महादेवी जलित्महे विट्टपत्नी श्रीमहे अनोलक्ष्मी प्रचोदया स्वाहा महादेवी जलित्महे विट्टपत्नी श्रीमहे अन्नलक्ष्मी प्रचोदया स्वाहा ओं यक्षाजगुभैराजवैश्रवणायधान्यायधान्यवर्तिन्मेवाय स्वाहा ओं यक्षाजगुभैराजवैश्रवणायधान्यायधान्यवर्तिन्मेवाय स्वाहा यक्षाजगुभैराजवैश्रवणायधान्यायधान्यवर्तिन्मेवाय स्वाहा यक्षाजगुभैराजवैश्रवणायधान्यायधान्यवर्तिन्मेवाय स्वाहा यक्षाजगुभैराजवैश्रवणायधान्यायधान्यवर्तिन्मेवाय स्वाहा ఐం హ్రీం శ్రీం కుభేర లక్ష్మీ కమలధారిణి స్వాహా धनागरणी नम स्वाहा ओम ऐं ह्रीं श्रीं कुबेर लक्ष्मी कमलधारिणी धनागरणी सिंहवाहिनी नम स्वाहा ऐं श्रीं ह्रीं कुबेर महालक्ष्मीकादि स्वाहा अग्निहोत्राभ्यां विशेषदाः आदित्यानवग्रहमध्ये सम्भाविताना विशेषदाः सक्षम गृहदेवतावाह्य अध्यय्वा आहुति हृत्वा शुक्राय स्वाह शुक्राय स्वाह शुक्राय स्वाहा आहुतिरभिकार्या ओम रजताभाज विद्महे भृगुसुधा धीमहे तन्नः शुक्र प्रचोदया स्वाहा शुक्राय भानवे भरद्वगम हव्यम मतिं जाग्रदेत बोधम अधिकारी स्वाहा शुक्राय भानवे भरद्वगम हव्यम मतिं जाग्रदेत बोधम आचार्यः उत्साजा सर्पेषाष्टमा पूर्ज्या पूर्णाहुति कालः पूर्णाञ्जुजुः ओम् पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति असोऽयं वै पूर्णाहुतिः अस्यामेव प्रजुष्टति ॐ ब्रव शुक्राय भानवे भरद्वजे सुबोधम् यो दैव्यानि मानुषाय लोकश्चन्तर्विश्वानि विद्वनादिगाति ॐ रजदाभाय विद्महे मृगसुदाय धीमहे अन्नशुक्र प्रचोदयात् ॐकादी नमो नमः शुभेर्दे महालक्ष्मीकादी नमः शुक्रग्रहाय आचार्य वैश्या ओं भू स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं भूर्भुवस्व स्वाहा प्राणायामृणेदनादिकं कृत्वा हृदयेन नमः रसेन नमः स्वाहा देवदेवी जप्रादादेः अन्नस्तमूर्तये नमो नमः सुपदि परिवेद्यादिकं कृत्वा ॐ दूरदूरदूरन्तं दूरदञ्यो अस्मान् दूर्वजं दूर्वजं वयं दूर्वामः सोमाग्रामयामि युद्धे जीवं दृढयामि होर्भवस्वाः अमृतोपकारम् अमृते अमृतोऽमृतम् प्राणे प्राणे स्वाहा अमृतम् अमृतोपकारम् निवेदयामि ॐ वैश्वानराय विद्महे लालीलाय धीमहे तन्नो अग्निप्रचोदयात् अग्नये नमो नमः कल्पूरणीराजनम् ज्योतिराजनानन्द्रमाधवनीयम् समर्पयामि ॐ सर्वस्याप्येधर्मश्रीकेधरमेव देनाः प्रोदे सर्वं जयति कल्पूरणीराजनज्योतिः पुनः संयोजनादिकं कृत्वा यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यागन् ते हनाकं हिमानसन्ते यत्र पूर्वे राज्यानन्ति देवाः इत्यादिकुक्षगोत्रत्वं गृहाणात्तर्कतमजपो सिद्धिर्भवति मे देव तत्रदात्महेश्वर अन्यदारणं नास्ति त्वमेव शरणं मम अस्मात् कौरुण्यभावेन रक्ष रक्ष महेश्वर मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं उदाहरणत्वोजं मजादेव परिपूर्णं ददर्शते कायश्चित्ताणि जेडाणि भवत्कर्मात्मनानि वेदानि जेडाणि जेडाणां देवानुस्मरणं पारो पुनः बलिप्रदाय पूर्वे ब्रह्मणे स्वाहा पश्चिमे विष्णवे स्वाहा दक्षिणे रुद्राय स्वाहा उत्तरे ईश्वराय स्वाहा ऊर्ध्वमेखलायामिन्द्रादित्य स्वाहा अधोमेखलायाम इन्द्रादित्य स्वाहा अर्घे स्वा अन्तर्बलि बहिर्बलि भाग्यादिपञ्चाण देवदाभ्य स्वाहा अस्तोद प्रक्षाल्य कुण्डान्तकं विसृज्य अर्घे स्वा पुनः पूरकं विसृज्य पुनः वेदेषु धूपति प्रवेद्यादिकं दत्त्वा ॐ दशाङ्गं गङ्गलाधूपं सुगन्धं सुमनोहरम् आग्रेयं सर्वदेवानां धूपोऽयं प्रयच्छताम् अवायाभ्यो सर्वाभ्यो देवताभ्यो नमः धूपमाग्रापयामि ॐ उदेभ्य स्वजातवेदो भग्नजन्म पशोगस्तमध्यमावहजीवनं जलिजोदिषः दीपं दर्शयामि ओर्भवस्वः अमृते अमृतोद्भवे अमृतव्रणे अमृतद्रोमणे अमृतं प्राणे प्राणे स्वाहा अमृतं भव अमृतोपकारं निवेदयामि अतरीपणद्वयदाम्बूलं नालिकेन कण्ठानि कमलवृद्धसमूहानि अमृतं निवेदयामि आचार्यः करेः पुष्पमाधाय ॐ योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् वृषवान् भवति पुष्पवान् प्रजावान् वृषवान् भवति एवं वेद यो वामायतनं वेद आयतनवान् भवति ॐ प्रवस्वग्राय मानवे वरद्वगम् अव्यं मदं जाग्रजयतु बोधम् यो वैव्यानि मानुषा जनोर्विश्वन्तर्विश्वानि विद्वनाशिकादि इन्द्राणि माधुराणि तमग्ने महावस्रवम् अस्यस्यावरं जन जलदामर देवतेः इन्द्रं वा विश्वसत्त्वयवामहेन्द्रेभ्यः केवलः ॐ भार्गवाय विद्महे शुक्रप्रचोदया देवायं ह्रीं श्रीं कमले कमलाले प्रदीद प्रदीद सकलदौभाग्यं देहिते अयं ह्रीं श्रीं कुबेरलक्ष्मी कमलधारिणी महालक्ष्म्याम्बिका जय नमः वाहिताभ्यो सर्वाभ्यो देवताभ्यो नमः साङ्गोपाङ्गवेदोक्त मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि श्रेणाचार्यः पञ्चाराधनं कुर्यात् ॐ वक्त्राब्जे भाग्यलक्ष्मी करदलकमले सर्वदा धान्यलक्ष्मी दोर्दण्डे वीरलक्ष्मी हृदय सरसिजे पूर्णकारुण्यलक्ष्मी सर्वाङ्गे सौम्यलक्ष्मी सरसि गुणगणा आडम्बरे कीर्तिलक्ष्मी जिह्वाग्रे सत्यलक्ष्मी भवतु तव सदा सर्वसाम्राज्यलक्ष्मी सर्वे जनाः सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानि सन्तु वयं कुर्मः उत्तरोत्तराभिवृद्धिरस्तु सर्वं श्रीमहादेवराहादिचरणारमाधारविन्दार्पणमस्तु ॐ राजादिराजाय प्रणक्यदाहिने नमो भजं मे त्रिभुवनाय कुर्महे ङ्गामगामाजवाक्यं गामेश्वरो वे श्रवणो ददातु वैराज वे श्रवणाय महाराजाय नमः अवायजाभ्यो सर्वदेवताभ्यो नमः नीराजनानन्दरे हारस्यानन्दरे आनन्दगोलाहलदीपानन्दज्योतिः नीराजनानन्दरामि समर्पयामि अक्षान्धारयामि स्थापयामि क्षोभणार्थे क्षेमादपुनरागमनाय च हरिपस्वम् अमृतमाम्